66 లసద్దాడమ పాటల సం భా లసద్దాడమ పాటల దాడిమ సెబేన వికసితం తత్పుష్పం లక్ష్యతే లసత్ సద్యో వికసన ప్రకాశం చ తద్దాడి 150 లలితా త్రిసతి భాష్య మం చ ఇదం ఉపలక్షణం బంధుకాదీనాం తద్వత్ పాటల శ్వేత మిశ్ర రక్తవణ ప్రధానమూర్తిమతీత్యర్థ శ్వేతరక్తం తు పాటలం ఇతి వచనాత్ ఓం లసద్దాడిన పాటలాయే నమః ఐ ఆం వి దాడిమ శబ్దము వలన వికసిత దాడిమ పుష్పము దానిమ్మ పువ్వు అని లక్ష్యార్థము గ్రహింపనగును లసద్దాడిమ మనగా అప్పుడే వికసించి ప్రకాశించుచున్న దానిమ్మ పువ్వు అని అర్థము. ఇది మంకెన పువ్వు మొదలైన పుష్పములు కుపలక్షణము. పరమేశ్వరి సద్యోవికసితమైన దాడిమ పుష్పము వంటి వణముతో విలసిల్లునట్టి శరీరము గలది. అందుసలన భక్తులు లలితా పరమేశ్వరిని లసద్దాడిమ పాటలాయ్యను నామముతో అర్చింతురు. శ్వేతరక్తంతు పాటలం అను పచనము వలన శ్వేతమిశ్ర రక్తవణ ప్రధానమైన వణమును రంగును పాటల వణమని తెలియవలేయును. జగన్మాత తాదృశ పాటల నర్ల భాస్రమైన యాకృతివి శేషము చే వెలుగొందుచుండు నని భావము. రక్తశుక్ల ప్రభామిశ్ర మతర్క్యం త్రిపురం మహహ అనువచన మిచట అనుసంధేయము.